79 లజ్జాఢ్య సం ధా లజ్జాఢ్య లజ్జియా ఉపలక్షణమంతఃకరణ ధర్మాణం సర్వేషాం ఆధ్యా తద్వత్వేన ఆకారవతిత్యర్థః 166 లలితా త్రిసతీ భాష్యం తిరోధానాదిన అంతరితా సతీ వరాది ప్రయచ్చతీతి లజ్జాఢ్య భసతీతి చ ఉపచర్యతే ఓం లజ్జాఢ్యయే నమః ఆం వి లజ్జ అంతఃకరణ ధర్మములన్నింటికీ ఉపలక్షణము. లజ్జ మొదలైన సమస్తకు అంతఃకరణ ధర్మములతో కూడిన ఆకారము కలదని యర్థము. తిరోధానాది శక్తుల చేత అంతరితురాలై భక్తులకు వరము అభయము మున్నగు సంపదల నొసంగవలసి వచ్చెనుగదాయని దేవి తనకు తానే సిగ్గుపడును. అజ్ఞానావరణము తొలగని కారణముచేత భక్తులకు దేవి సాక్షాత్కారము కలుగదు. అట్టి సాధకులకు కరుణరసాద్ర మూర్తియే సరోక్షముగా నుండియే వరాదుల నొసంగుచుండును. పరోక్షముగా వరాదుల నొసంగుటకు ఆ తల్లి సిగ్గుపడును. ఆ కారణము చేత లజ్జాఢ్యయ్యను నామము దేవికి ప్రసిద్ధము.